அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய். கும்பனார்க்கெல்லாம் கொழுந்தே குறவிளக்கே எம்பெருமாட்டிய சோதாய் அறிவுராய். அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய். செம்பற்கடலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 17வ பாசுரம் அம்பரமே அனே பாசுரம். ఈ పాసురంలో త్రివిక్రమావతార విషయాన్ని అండాళ్ చెప్పడం జరుగుతుంది. ఈ తిరుప్పావై అనేది ఒక యాగం చేసినట్టు, అంటే యాగతుల్యం ఈ తిరుప్పావై. యాగం చేసేవాళ్ళు యాగం యొక్క ఆరంభంలో, యాగం యొక్క మధ్యలో, యాగం యొక్క చివర్లో త్రివిక్రమస్వామిని స్మరిస్తూ హోమకార్యం చేస్తారు. ఆరంభంలో త్రివిక్రమస్వామిను 3వ పాసురంలో అండాళ్ పేర్కొన్నారు. ఇప్పుడు మధ్యలో ఆ త్రివిక్రమస్వామిని కీర్తిస్తున్నారు. మళ్ళ చివర్లో అంద్రి ఉలహం అళందాయ్ అడిపోట్రి అనే పాసురంలో మళ్ళ చివర్లో త్రివిక్రమస్వామిను కీర్తించబోతున్నారు. అందువల్ల తిరుప్పావై అనేది యాగస్తుల్యం, యాగానికి సమానమైనటువంటిది, పరమ పావనమైనది అనేటువంటి విషయం గోచరమవుతుంది. పాసురార్థానికి వస్తాం. ఈ పాసుర ద్వారా నందగోపుణ్ణి, యశోదమ్మను, బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి వీళ్ళు నిద్ర నుంచి లేపుతున్నారు. పాసురార్థానికి వస్తాం. శ్రీకృష్ణుడు సాక్షాన్ మన్మథ మన్మథ అన్నట్టు ఆయన శయనించి ఉన్నారట. తాసాం ఆవిరభూత్సౌరిహి స్మయమాన ముఖం భుజ పీతాంబరధర స్రగ్వీ సాక్షాన్ మన్మథ మన్మథ అని శ్రీభాగవతంలో చెప్పినట్టు ఆ మన్మథునికి మన్మథుడుగా ఉన్నటువంటి ఆ స్వామి శ్రీకృష్ణుడు శయనించి ఉన్నారు. ఆయన ఉండే చోటకి వెళ్ళి ముందుగా పడుకుని ఉన్నటువంటి ఆ నందగోపుణ్ణి వాళ్ళు చూస్తున్నారు. ఆహా, నందగోపుడు ఎటువంటి వాడు అని అతన్ని కీర్తిస్తున్నారు. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యుం ఎంబెరుమా అన్నంద గోపాలా ఎళుందిరాయ్. మాకు స్వామిగా ఉన్నటువంటి నందగోపాల, మీరు నిద్ర నుంచి లేవండి, మీకు సుప్రభాతం అని అంటున్నారు అండాళ్. నందగోపుడు ఎటువంటి వాడంటే, అంబరమే వస్త్రదానం చేస్తున్నాడు, తన్నీరే తీర్థ అంటే ఆ నీటి దానం చేస్తూ ఉన్నారు, సోరే అన్నదానం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, అరం సెయ్యం వీటిను ధర్మబుద్ధితో దానం చెయ్యాలి అనే భావంతో చేస్తూ ఉన్నారట. అటువంటి నందగోపుని యొక్క ఆ నందగోపుణ్ణి చూసి వీళ్ళు అతనికి సుప్రభాతం పాడుతూ ఉన్నారు. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం అంటే చింతామణి, కల్పతరు, కాళమేఘం దీనికంటే అధికంగా తమ కుమారుడు శ్రీకృష్ణుడు జన్మించిన ఆ సమయంలో నందగోపుడు దానం చేశాడని యాదవాభ్యుదయ మహాకావ్యంలో వేదాంత దేశికులు వారు వర్ణించారు. అందువల్ల ఆ దానం చేసే ఆ విషయం బాగా ఇతనికి వచ్చు గనుక అధిచకాహర వదాన్యమనే స్త్రియం వ్యధిత కల్పతరోరనుకల్పతాం అన్నట్టు ఆ యాదవాభ్యుదయంలో చెప్పినట్టు ఆ నందగోపుడు బాగా దాన ధర్మాది కార్యం ఎల్లప్పుడూ చేస్తూ ఉండే వ్యక్తి అట. విశేషంగా కృష్ణావతార సమయంలో చేశారట. దాన్ని అండాళ్ ఇక్కడ స్మరిస్తూ ఉన్నారు. అంటే ఆ వస్త్రదానం, ఆ జలదానం, అన్నదానం ఇదంతా ఆ నందగోపుడు చేస్తున్నాడు అని చెప్పడంలో తాత్పర్యం ఏమి లేదు. ఇదంతా శ్రీకృష్ణుడు చేసే కార్యం, దాన్ని చెప్పాలి అండాళ్. కానీ ఆ నందగోపుడు చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే శాస్త్రంలో కారణగుణాహ కార్యే సంక్రామంతి అని ఒక న్యాయం ఉంది. అంటే ఒక ఆయన పెళ్లి చూపు దాని కొరకు వెళ్ళాడు. అక్కడ ఆ పెళ్లి కూతురు, ఆమెను చూడడానికి ముందుగా ఆ పెళ్లి కూతురు యొక్క తల్లిని చూశాడు. చూసిన వెంటనే ఆయన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఏర్పడినది ఆ పెళ్లి కొడుకు యొక్క తండ్రికి. మేము ఇంటికి వెళ్ళేసి మేము మీకు కబరు పంపిస్తామని చెప్పారట. వెంటనే అతను ఏమి అతను వీళ్ళకి కబరు చెప్పి పంపించలే. ఎందువల్ల పంపించలేదంటే ఆమె బాగా లావుగా ఉండిందట, ఆ వయస్సుకి ఈమె కూడా అలాగా ఉండబోతుంది అనే భావంతో గమ్మున ఉండిపోయినట. కారణ గుణాహ కార్యే సంక్రామంతి అంటారు దీన్ని సంస్కృతంలో. అంటే ఆ నూలు ఎలా ఉందో చీర అలా ఉంటుంది అని అంటారు. ఆ మాదిరిగా ఇక్కడ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఆ శ్రీకృష్ణుడిలాగా శ్రీకృష్ణుడు యొక్క తండ్రి కూడా ఉన్నాడు. అందువల్ల ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఆ వస్త్రదానం చేశాడు. ద్రౌపది ఆ కృష్ణ పరిస్థితిలో ఉన్నప్పుడు ద్రౌపదికి వస్త్రదానం చేశాడు. అదేవిధంగా తీర్థదానం చేశాడు. అదా అంటే ఆ భారత యుద్ధం జరిగే సమయంలో ఆయన ఆ వారుణాస్త్ర ప్రయోగం చేసి ఆ కురుక్షేత్రంలో ఆ గుర్రములకు దహశాంతి చేపించారు. అదేవిధంగా అన్నదానం చేశాడు శ్రీకృష్ణుడు. ఆ పద్మ విలోచనం అనేటువంటి ప్రదేశంలో ఋషి పత్తులు వాళ్ళు ఇచ్చి పంపించినటువంటి అన్నాన్ని ఈ గొల్ల వాళ్ళందరికీ పంచబెట్టారు శ్రీకృష్ణుడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు చేసినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని ఆండాళ్ళు ఇలా చెప్పడం జరుగుతుంది. నందగోపాలన్ ఎంబెరుమా నందగోపాల ఎడుందిరాయ్, మాకు స్వామిగా ఉన్నటువంటి నందగోపాల నీకు సుప్రభాతం అని అన్నారు. నందగోపుడు అనుమతి ఇచ్చాడు. వెంటనే పక్కనే మరొక ప్రకోష్టంలో పడుకుని ఉన్నటువంటి అమ్మవారు అంటే యశోదమ్మ, ఆ యశోదమ్మను చూసి ఆమెను ఆమెకి సుప్రభాతం పాడుతూ ఉన్నారు. కుంభనార్కెల్లాం కొడుందే కులవిళక్కే, బబ్బిల్లి చెట్ల వంటి స్త్రీల అందరికీ చిగురైన దాన కులదీపమా అని ఈ యశోదమ్మను కీర్తిస్తూ ఉన్నారు అండాళ్. అంటే ఆ ఊర్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వాళ్ళందరికంటే ముందుగా కష్టపడే వ్యక్తి అంటే ఈ యశోదమ్మ. అందువల్ల యశోదమ్మకు సుప్రభాతం పాడుతున్నారు అండాళ్. యశోద అంటే అర్థం ఏమి? యశ అని భగవంతునికి పేరు. ఉపనిషత్ చెప్తుంది, వేదంలో కూడా ఉంది, తస్య నామ మహద్యశ. తస్య నామ ఆ పరమాత్మకు పేరు యశ అని పేరు అని. ఆ యశస్సును ద అంటే ఇచ్చే ఆవిడ, ఆ పరమాత్మను ఇచ్చిన ఆవిడ యశోద. అందువల్ల సాక్షాత్ శ్రీకృష్ణునికి తల్లి. ఎంబెరుమాట్టి యశోదాయి అరివురాయి, మాకు స్వామినిగా ఉన్నటువంటి యశోదమ్మ అరివురాయి, నువ్వు లేవవలయను, మేము ఎందుకు వచ్చి ఉన్నామనే దాన్ని నువ్వు గుర్తించవలయను అని వీళ్ళు అన్నారు. వెంటనే ఆమె అనుమతి ఇచ్చినది. వెంటనే శ్రీకృష్ణుని ఉండే ఆ ప్రకోష్ఠానికి వెళ్లారు. ఆ శ్రీకృష్ణుడు సైనించి ఉన్నారు. ఆ శ్రీకృష్ణుని యొక్క పాద సేవ వీళ్లకు లభించినది. వెంటనే ఈ పాదము చేత కదా, ఈ దివ్యమైన పాదముల చేత కదా ప్రపంచం అన్నిటిను ఆ వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగి విచక్రమే పృథివీ మేష ఏతాం అని వేదం చెప్పినట్టు తమ యొక్క దివ్య పాదముల చేత లోకం అన్నిట్టు కొలిచాడు కదా శ్రీ భగవంతుడు ఆ త్రివిక్రముడు అని. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలహళంద, ఆకాశమంతయు మధ్య ఆ భేదించుకొని పెరిగి లోకమును ఆ కొలిసినటువంటి ఉంబరు కోమానే దేవతలకు రాజైన వాడా అని అండాళ్ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఉరంగాదెళుందిరాయ్, నువ్వు నిద్రించకుండా నువ్వు లేవాలి అని భగవంతునికి శ్రీకృష్ణునికి సుప్రభాతం పాడుతూ ఉన్నారు. అంటే భగవంతుడు తమ యొక్క దివ్యమైనటువంటి పాదముల చేత ఈ లోకాన్ని కొలిచినటువంటి ఆ వృత్తాంతాన్ని ఆండాళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కోరిన వాళ్ళు కోరని వాళ్ళు అందరి యొక్క శిరస్సులో తమ పాద దుమ్ము పడేటట్టు ఆ భగవంతుడు ఆనాడు ఆ పని చేశాడట. వెంటనే శ్రీకృష్ణుడు వీళ్లకు అనుమతి ఇవ్వలేదు, తిరిగి పడుకునేశారట. మీరు ఇంతవరకు శాస్త్ర సమ్మత ప్రకారం శాస్త్ర పద్ధతి ప్రకారం మీరు వచ్చారు, నాకంటే ముందు జన్మించిన నా అన్న ఒక ఆయన ఉన్నాడు బలరాముడు, అతనికి సుప్రభాతం పాడకుండా నా దగ్గరికి రావడం ఎంతవరకు సమంజసం అని అనుకుని తిరిగి పడుకునేశాట శ్రీకృష్ణుడు. అయ్యో మనం పొరపాటు చేశామని వెంటనే నేరుగా అక్కడికి వెళ్లి శంబర్ కడలడి చెల్వా బలదేవా అని ఆ బలరాముణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఎర్ర బంగారుతో చేయబడిన ఆ బిరుదు పెంట్రములు గల శ్రీపాదములు గల ఓ బలరామా అని ఆ బలరాముణ్ణి వీళ్లు కీర్తిస్తూ ఉన్నారు. ఆ బలరాముడు ఎటువంటి వారంటే ఎల్లప్పుడూ ఈ గొల్లవాళ్లకు అప్పుడప్పుడు శ్రీకృష్ణుని గురించి మంచి మాటలను చెప్తూ వాళ్లు కష్టపడే సమయంలో ఓదార్చే ఆ వ్యక్తి అట. సందేశై సామ మధురై ప్రేమ గర్భై అగర్వితై రామేణ ఆశ్వాసిత గోప్య హరిణాహృత చేతస అని విష్ణుపురాణం దీన్ని వర్ణిస్తూ ఉంది. ఆ విధంగా ఈ ఆడవాళ్ల పక్షపాతిగా ఉండి వీళ్లకు ఎన్నో సహాయం చేసిన వ్యక్తి ఆయన. అటువంటి ఆ బలరాముణ్ణి వీళ్లు సుప్రభాతం అతనికి పాడుతూ ఉన్నారు. ఉంబియుం నీయుం ఉరంగేలో రెంబావాయి, నీ తమ్ముడు నువ్వు మీ ఇద్దరు నిద్రించకూడదు అని అండాళ్ ఇక్కడ చెప్తున్నారు. అంటే నువ్వు బలరామా, నువ్వెవరు? భగవంతునికి శయ్యా అంటే ఒక మంచం. మంచం పైన పడుకుని ఉండేవాళ్ళు నిద్రపోతారు. ఎక్కడైనా మంచం నిద్రపోతూ ఉంటుందా? సాక్షాత్ ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు అంశం కదా బలరామా నువ్వు, నువ్వు నిద్రపోవడం ఎంతవరకు సమంజసం అనే అర్థం కూడా ఇక్కడ గోచరం అవుతుంది. అండాళ్ళు తిరువడిగళే శరణం.